మెదడు చరిత్ర పుస్తకం 21వ భాగం పై సందర్భంలో ఆహారం అనే ప్రేరణకి నోరు ఊరటం అనే స్పందన సహజంగా కలిగిన స్పందన. అది ఒకరు నేర్పించింది కాదు, కుక్కలో అది జన్మతః వచ్చింది. అందుకే దానిని అనియంత్రిత స్పందన అంటారు. అయితే పై ప్రయోగంలో కుక్కలో ఓ కొత్త స్పందన కూడా కలిగేలా చేశారు. మామూలుగా గంట వినిపించినప్పుడు కుక్కలకి నోరు ఊరటం అంటూ ఉండదు, కానీ పై ప్రయోగంలో గంట శబ్దాన్ని ఆహారంతో జోడించి ప్రవేశపెట్టడం వలన కుక్కలో ఆ శబ్దానికి కూడా లాలాజలోత్పత్తి అనే స్పందన కలిగింది. అంటే కుక్కలో స్వతహాగా లేని గంట ప్లస్ నోరూరటం, ప్రేరణ ప్లస్ స్పందన అనే కొత్త ప్రవర్తన జనించింది. ఇలా నాడీమండలంలో ఓ కొత్త ప్రవర్తన కలిగేలా చేయడాన్నే నియంత్రణ అంటారు. నాడీమండలం కొత్త విషయాలను ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవటానికి పై ప్రయోగం ఓ చక్కని ఉదాహరణ. పావ్లోవ్ తరువాత అతడి అడుగుజాడల్లో నడిచిన ఎంతోమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు. వివిధ జంతువుల ప్రవర్తన మీద వాళ్ళు విస్తృతంగా అధ్యయనాలు చేశారు. వీరి కృషి వలన మనస్తత్వ శాస్త్రంలో ప్రవర్తనవాదం అనే ఓ కొత్త అధ్యాయం తెరుచుకుంది. వీరి వాదనలో సారాంశం ఇలా ఉంటుంది: ఒక మనిషిది కానీ జంతువుది కానీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ముందు మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. కానీ ఆ మనసు అనేది చూపుకి చేతికి ఆనదు, కనుక దాని మీద శాస్త్ర పరిశోధనలు చేయలేము. పోనీ మనసుకు ప్రతినిధిగా మెదడు మీద చేద్దామా అంటే అప్పటికి మెదడు గురించి అవగాహన ఇంకా చాలా అవసాన దశలో ఉండేది. వాస్తవం కన్నా విశృంఖల ఊహాగానమే అతిగా చలామణిలో ఉండేది. మరి తలలోపల దాగి ఉండే మెదడులో ఏం జరుగుతోందో మనకి పెద్దగా తెలియదు. కాబట్టి బయటికి కనిపించే ప్రవర్తన పరంగానే మనం చెప్పదలుచుకుంది మొత్తం చెప్పగలగాలి. ప్రవర్తనలో కనిపించని అనవసర విషయాల ప్రస్తావన శాస్త్ర చర్చలో ఎక్కడా రాకూడదు. ఈ ప్రవర్తనవాదులు అక్కడితో ఆగితే బాగుండు. ఆ ప్రవర్తన మీద కూడా కొన్ని నియమాలు విధించారు. ఖచ్చితంగా కొలిచి సంఖ్యాత్మకంగా కొలవగలిగేది మాత్రమే ప్రవర్తన. ఈరోజు ఎందుకో మా బాస్ నా పట్ల అదోలా ప్రవర్తించాడు అనేసి ఊరుకుంటే ప్రవర్తనవాదులు ఒప్పుకోరు. మరి ఆ అదోలా అన్న పదాన్ని సంఖ్యత వ్యక్తం చేసినప్పుడే అది శాస్త్రం పరిధిలోకి వస్తుంది. కంటికి కనిపించే రాసులతోనే వ్యవహరించాలి అని ఒకసారి ఒట్టు పెట్టుకున్నాక ఇక ఆలోచనలు, తలంపులు, తపనలు, ఊహలు, తెలివితేటలు మొదలైన పరిభాషని గట్టుమీద పెట్టేయక తప్పదు. మెదడుని ఒక చీకటి పెట్టెగా పరిగణించటం మొదలయ్యింది. ఆ చీకటి పెట్టెలోకి బయట ప్రపంచం నుండి ప్రేరణలు ఇంద్రియాల ద్వారా ప్రవేశిస్తాయి. ఇంద్రియాలు అందించే సమాచారం ఆ పెట్టెలో ఏమవుతుందో తెలియదు, ఎలాంటి మార్పులకు గురి అవుతుందో తెలియదు. ఆ పెట్టెలోంచి వెలువడేవే స్పందనలు. శబ్దాన్ని ప్రేరణగా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే శబ్దాన్ని డెసిబెల్స్ అనే యూనిట్తో కొలవవచ్చు. అలాగే లాలాజలోత్పత్తిని స్పందనగా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే దానిని మిల్లీలీటర్లతో కొలవవచ్చు. ఆ విధంగా విరగబడి ప్రవర్తనవాదులు ప్రవర్తన ద్వారా పరోక్షంగా నాడీమండలం యొక్క అధ్యయనాలని చేపట్టారు. ఈ రంగంలో ప్రముఖులు, పురోగాములు అని చెప్పుకోదగ్గ వారు బిఎఫ్ స్కిన్నర్, ఎడ్వర్డ్ థార్న్డైజ్, జాన్ వాట్సన్ మొదలగు వారు.